हर हर नमः पार्वती पतये हर हर महादेव। महाशिवरात्रि पूजै। महाशिवरात्रि அன்று ஸ்நானம் சந்தியாவந்தனம் முதலியவைகளை முடித்து ராத்திரி வேளையில் சிவராத்திரி பூஜை செய்வதற்கான விதிமுறை. விக்னேஸ்வர பூஜை செய்து கொள்ளவும். சுக்லாம்பரதரம் விஷ்ணு சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் தியாயேத் சர்வ விக்னோபசாந்தயே. பிராணாயாமம் செய்து கொள்ளவும். ஓம் பூஹ. சங்கல்பம். மமோபாத்த சமஸ்த துரிதக்ஷயத்வார ஸ்ரீ பரமேஸ்வர பிரீத்யர்த்தம் சுபே சோபனே முகூர்த்தே ஆத்ய பிரம்மணஹ த்விதீய பரார்த்தே ஸ்வேதவராஹ கல்பே வைவஸ்வத மன்வந்தரே அஷ்டாவிம்சதிதமே கலியுகே பிரதமே பாதே ஜம்பூத்வீபே பாரதவர்ஷே பரதகண்டே மேரோஹ தக்ஷிணே பார்ஸ்வே சஹாப்தே அஸ்மின் வர்த்தமானே வ்யவஹாரிகே பிரபவாதி ஷஷ்டி சம்வத்சரானாம் மத்யே கரநாம சம்வத்சரே உத்தராயணே சிஷிர ருதௌ கும்பமாசே கிருஷ்ணபக்ஷே சதுர்தஸ்யாயாம் சுபதிதௌ சோமவாசர யுக்தாயாம் ஸ்ரவண நக்ஷத்ர யுக்தாயாம் சதுர்தஸ்யாம் சுபதிதௌ சிவராத்ரி புண்ணியகாலே மம ஜன்மாப்யாசாத் ஜன்ம ப்ரபிருதி ஏதத் க்ஷண பர்யந்தம் பால்யே வயசி கௌமாரே யௌவனே வார்த்தகேச்ச ஜாக்ரத் ஸ்வப்ன சுஷுப்தி அவஸ்தாஷு மத்யே சம்பாவிதானாம் சர்வேஷாம் பாபானாம் சத்யஹ அபனோதனார்த்தம் ஸ்ரீ சாம்ப சதாசிவ பிரசாதேன சகுடும்பஸ்ய மம தர்மார்த்த காம மோக்ஷ சதுர்வித பல புருஷார்த்த சித்யர்த்தம் ஞான வைராக்ய மோக்ஷ பிராப்த்யர்த்தம் ஸ்ரீ பரமேஸ்வர பிரீத்யர்த்தம் சிவராத்ரி புண்ணியகாலே சாம்ப பரமேஸ்வர பூஜாம் கரிஷ்யே. ததங்கம் கலச பூஜாம் ச கரிஷ்யே. அபௌபஸ்பிருஷ்ய ஜலத்தை தொட்டு விக்னேஸ்வரம் யதாஸ்தானம் பிரதிஷ்டாபயாமி என்று சொல்லி அக்ஷதை புஷ்பம் சேர்த்து மஞ்சள் பிள்ளையாரை வடக்கே நகர்த்தவும். கலச பூஜை. சந்தனம் குங்குமம் அக்ஷதை இவைகளால் தீர்த்த பாத்திரத்தை அலங்கரித்து கையால் மூடிக்கொண்டு கலசஸ்ய முகே விஷ்ணு கண்டே ருத்ர சமாஸ்ரிதாஹ மூலே தத்ரஸ்திதோ பிரம்மா மத்யே மாத்ருகணாஸ்மிருதாஹ குக்ஷௌது சாகராஹ சர்வே சப்தத்வீபா வசுந்தரா ரிக்வேதோத யஜுர்வேதஹ சாமவேதோப்யதர்வணஹ அங்கைஷ்ச சஹிதாஹ சர்வே கலசாம்பு சமாஸ்ரிதாஹ ஆயாந்து தேவ பூஜார்த்தம் துரிதக்ஷயகாரகாஹ கங்கே யமுனே சைவ கோதாவரி சரஸ்வதி நர்மதே சிந்து காவேரி ஜலேஸ்மின் சந்நிதிம் குரு என்று ஜபித்து கலசி தீர்த்தம் சிறிதளவு எடுத்து பூஜா திரவியங்களையும் தன்னையும் புரோக்ஷணம் செய்து கொள்க. கண்டா பூஜை மணி பூஜை. அகமார்த்தந்து தேவானாம் கமனார்த்தந்து ரக்ஷசாம் கண்டாரவம் கரோம்யத்ய தேவதாஹ்வான லாஞ்சனம் என்று சொல்லி மணியை அடிக்கவும். தியானம் ஆவாகனம். சந்திரகோட்டி பிரதீகாசம் திரிநேத்திரம் சந்திரபூஷணம் ஆபிங்கள ஜடாஜூட்டம் ரத்னமௌளி விராஜிதம் நீலக்ரீவம் உதாராங்கம் தாரஹாரோபசோபிதம் வரதாபய ஹஸ்தஞ்ச ஹரிணஞ்ச பரஸ்வதம் ததானம் நாகவலயம் கேயூராங்கத முத்ரகம் व्याघ्रचर्म परीतानम् रत्नसिंहासनस्थितम् आगच्छ देवदेवेश मर्त्यलोकहितेच्छय पूजयामि विधानेन प्रसन्न सुमुखो भव उमामहेश्वरम् ध्यायामि आवाहयामि प्राणप्रतिष्ठे பூஜைக்குரிய சுவாமி விக்கிரகத்தை புதியதாக சிவராத்திரி பூஜைக்கு செய்வதாக இருந்தால் அங்கு இறைவனை எழுந்தருள பிராணப்பிரதிஷ்டை செய்து கொள்ளவும். தேவதா பிரதிமை இருந்தால் பஞ்சகவ்யத்தை அந்த பிரதிமையை சுத்தி செய்து பிராணப்பிரதிஷ்டை செய்ய வேண்டும். படமாக இருந்தால் பிராணப்பிரதிஷ்டை மட்டும் செய்ய வேண்டும். பாதாசனம் குரு பிராஜ்ஞா நிர்மலம் ஸ்வர்ணநிர்மிதம் பூஷிதம் விவிதை ரத்னை குருத்வம் பாதுகாசனம் உமாமகேஸ்வராய நம ரத்னாசனம் சமர்ப்பயாமி. கங்காதி சர்வதீர்த்தேப்யஹ மயா பிரார்த்தனயா ஹ்ருதம் தோயம் ஏதத் சுகஸ்பர்ஷம் பாத்யார்த்தம் பிரதிகிருஹ்யதாம் உமாமகேஸ்வராய நம பாத்யம் சமர்ப்பயாமி. கந்தோதகேன புஷ்பேன சந்தனேன சுகந்தினா அர்க்யம் கிருஹான தேவேஷ பக்திம் மே யசலாம் குரு உமாமகேஸ்வராய நம அர்க்யம் சமர்ப்பயாமி. கற்பூரோ சீரசுரபி சீதலம் விமலம் ஜலம் கங்காஸ்யாஸ்து சமானீதம் கிருஹான ஆச்சமனீயகம் உமாமகேஸ்வராய நம ஆச்சமனீயம் சமர்ப்பயாமி. ரசோசி ரஸ்ய வர்க்கேஷு சுகரூபோஷி சங்கர மதுபர்க்கம் ஜகன்நாத தாஸ்யே துப்யம் மகேஸ்வர உமாமகேஸ்வராய நம மதுபர்க்கம் சமர்ப்பயாமி. பயோததிகிருதஞ்சைவ மதுசர்க்கரயா சமம் பஞ்சாமிருதேன ஸ்நபனம் காரயே த்வாம் ஜகத்பதே உமாமகேஸ்வராய நம பஞ்சாமிருத ஸ்நானம் சமர்ப்பயாமி. மந்தாகின்யாஸ் சமானீதம் ஹேமாம் போருஹவாசிதம் ஸ்நானாயதே மயா பக்த்யா நீரம் ஸ்வீக்ரியதாம் விபோ உமாமகேஸ்வராய நம சுத்தோதக ஸ்நானம் சமர்ப்பயாமி ஸ்நானாந்தரம் ஆச்சமனீயம் சமர்ப்பயாமி. வஸ்திரம் சூக்ஷ்மம் து கோலே ச தேவானாமபி துர்லபம் கிருஹானத்வம் உமாகாந்த பிரசன்னோ பவ சர்வதா உமாமகேஸ்வராய நம வஸ்திரம் சமர்ப்பயாமி. யஜ்ஞோபவீதம் சஹஜம் ப்ரஹ்மணா நிர்மிதம் புரா ஆயுஷ்யம் பவ வர்ச்சஸ்யம் உபவீதம் கிருஹானபோ உமாமகேஸ்வராய நம யஜ்ஞோபவீதம் சமர்ப்பயாமி. ஸ்ரீகண்டம் சந்தனம் திவ்யம் கந்தாட்யம் சுமனோஹரம் விலேபனம் சுரஸ்ரேஷ்ட மத்தத்தம் பிரதிக்ரஹ்யதாம் உமாமகேஸ்வராய நம கந்தம் சமர்ப்பயாமி. அக்ஷதான் சந்திரவர்ணாபான் சாலேயான் சதிலான் சுபான் அலங்காரார்த்தமானீதான் தாரயஸ்வ மகாப்பிரபோ உமாமகேஸ்வராய நம அக்ஷதான் சமர்ப்பயாமி. மால்யாதீனி சுகந்தீனி மாலாத்யாதீனி வை பிரபோ மயா ஹ்ருதானி புஷ்பானி பூஜார்த்தம் தவ சங்கர உமாமகேஸ்வராய நம புஷ்பமாலாம் சமர்ப்பயாமி. அங்கபூஜா சிவாய நம பாதௌ பூஜயாமி சர்வாய நம குல்பௌ பூஜயாமி ருத்ராய நம ஜானுனீ பூஜயாமி ஈசானாய நம ஜங்கே பூஜயாமி பரமாத்மனே நம ఊరూ పూజయామి హరాయ నమః జగనం పూజయామి ఈశ్వరాయ నమః గుహ్యం పూజయామి స్వర్ణరేతసే నమః కటిం పూజయామి మహేశ్వరాయ నమః నాభిం పూజయామి పరమేశ్వరాయ నమః ఉతరం పూజయామి స్ఫటికాభరణాయ నమః వక్షస్థలం పూజయామి త్రిపురహంత్రే నమః బాహూన్ పూజయామి సర్వాస్త్రధారిణే నమః హస్తాన్ పూజయామి నీలకంఠాయ నమః కంఠం పూజయామి వాచస్పతయే నమః ముఖం పూజయామి త్రంబకాయ నమః నేత్రాణి పూజయామి పాలచంద్రాయ నమః లలాటం పూజయామి గంగాధరాయ నమః జటామండలం పూజయామి సదాశివాయ నమః శిరః పూజయామి సర్వేశ్వరాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. శివ అష్టోత్తర శతనామావళి. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్ధినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపానయే నమః. ఓం కట్వాంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం సిపివిష్టాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం శితికంఠాయ నమః. ఓం శివాప్రియాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం కపర్ధినే నమః. ఓం కామారయే నమః. ఓం అంధకాసురసూదనాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం లలాటాక్షాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కృపానిధయే నమః. ఓం భీమాయ నమః. ఓం పరశుహస్తాయ నమః. ఓం మృగపాణయే నమః. ఓం జటాధరాయ నమః. ఓం కైలాసవాసినే నమః. ఓం కవచినే నమః. ఓం కఠోరాయ నమః. ఓం త్రిపురాంతకాయ నమః. ఓం వృషాంకాయ నమః. ఓం వృషభారూఢాయ నమః. ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః. ఓం సామప్రియాయ నమః. ఓం స్వరమయాయ నమః. ఓం త్రయీమూర్తయే నమః. ఓం అనీశ్వరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం హవిషే నమః. ఓం యజ్ఞమయాయ నమః. ఓం సోమాయ నమః. ఓం పంచవక్త్రాయ నమః. ఓం సదాశివాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఓం గణనాథాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం హిరణ్యరేతసే నమః. ఓం దుర్దర్శాయ నమః. ఓం గిరీషాయ నమః. ఓం గిరిషాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం భుజంగభూషణాయ నమః. ఓం భర్గాయ నమః. ఓం గిరిధన్వనే నమః. ఓం గిరిప్రియాయ నమః. ఓం కృత్తివాససే నమః. ఓం పురారాతయే నమః. ఓం భగవతే నమః. ఓం ప్రమతాదిపాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం సూక్ష్మతనవే నమః. ఓం జగద్వ్యాపినే నమః. ఓం జగద్గురవే నమః. ఓం వ్యోమకేశాయ నమః. ఓం మహాసేన జనకాయ నమః. ఓం చారు విక్రమాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం భూతపతయే నమః. ఓం స్థాణవే నమః. ఓం అహిర్భుత్న్యాయ నమః. ఓం దిగంబరాయ నమః. ఓం అష్టమూర్తయే నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం సాత్వికాయ నమః. ఓం శుద్ధ విగ్రహాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ఖండపరశవే నమః. ఓం అజాయ నమః. ఓం పాశవిమోచకాయ నమః. ఓం మృఢాయ నమః. ఓం పశుపతయే నమః. ఓం దేవాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం హరయే నమః. ఓం భగనేత్రపితే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం దక్షాధ్వరహరాయ నమః. ఓం హరాయ నమః. ఓం పూషదందవిధే నమః. ఓం అవ్యగ్రాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం సహస్రపదే నమః. ఓం అపవర్గప్రదాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం తారకాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. సాంబ పరమేశ్వరాయ నమః నానావిత పరిమళ పత్ర పుష్పాని సమర్పయామి. ఉత్తరాంగ పూజ. వనస్పతిరసోద్భూత కంతాడ్యశ్చ మనోహరః ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఉమామహేశ్వరాయ నమః ధూపమాగ్రాపయామి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం మయా దీపం గృహానదేవేశ త్రైలోక్యతిమిరాబహం. ఉమామహేశ్వరాయ నమః దీపం దర్శయామి. నైవేద్యం గృహ్యతాం దేవ భక్తిం మే హ్యచలాం కురు. శివేప్సితం వరం దేహి పరత్ర చ పరాం గతిం. ఉమామహేశ్వరాయ నమః మహానైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువః స్వః. ఓం దేవసవిత ప్రసూవ సత్యం త్వర్తేన వర్షించామి అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వః. ఓం అపానాయ స్వః. ఓం ధ్యానాయ స్వః. ఓం ఉదానాయ స్వః. ఓం సమానాయ స్వః. ఓం బ్రహ్మణే స్వః. బ్రహ్మణి మాత్మా అమృతత్వాయ అమృతాభితానమసి. నైవేద్యానంతరం ఆచమనీయం సమర్పయామి. భూకీపల సమాయుక్తం నాగవల్లీదలైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఉమామహేశ్వరాయ నమః కర్పూరతాంబూలం సమర్పయామి. చక్షుర్తం సర్వలోకానాం తిమిరస్య నివారణం ఆర్తిఘ్యం కల్పితం భక్త్యా గృహాన పరమేశ్వర. ఉమామహేశ్వరాయ నమః కర్పూరనీరాంజనం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని వినశ్యంతి ప్రదక్షిణపతే పదే. ఉమామహేశ్వరాయ నమః ప్రదక్షిణం సమర్పయామి. పుష్పాంజలిం ప్రదాస్యామి గృహాణ కరుణానితే. నీలకంఠ విరూపాక్ష వామార్తగిరిజ ప్రభో. ఉమామహేశ్వరాయ నమః పుష్పాంజలిం సమర్పయామి. మంత్రపుష్పం స్వర్ణపుష్పం సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తతస్తుతే. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం. వందే పన్నగభూషణం మృగతరం వందే పశూనాం పతిం. వందే సూర్యశశాంగవహ్నినయనం వందే ముకుంద ప్రియం. వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. నమశివాయ సాంబాయ సగనాయ సశూనవే సనందినే సగంగాయ సవృషాయ నమో నమః. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఓం అర్ఘ్యం. శుక్లాంబరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మమోపాత్త సమస్త దురితక్షయద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం మయాచరిత శివరాత్రివ్రత పూజాంతే క్షీరార్ఘ్య ప్రధానం ఉపాయన ధానం చ కరిష్యే. నమో విశ్వస్వరూపాయ విశ్వసృష్ట్యాదికారక गङ्गाधर नमस्तुभ्यम् गृहानार्घ्यम् मयार्पितम् उमामहेश्वराय नमः इतमर्घ्यम् इतमर्घ्यम् इतमर्घ्यम् नमः शिवाय शान्ताय सर्वपापहराय च शिवरात्रौ मया दत्तम् गृहानर्घ्यम् प्रसीत मे उमामहेश्वराय नमः इतमर्घ्यम् इतमर्घ्यम् इतमर्घ्यम् दुःखदारिद्र्यपापैश्च दक्तोऽहम् पार्वतीपते माम् त्वम् पाहि महाबाहो गृहानार्घ्यम् नमोऽस्तु ते उमामहेश्वराय नमः इदमर्घ्यम् इदमर्घ्यम् इदमर्घ्यम् शिवाय शिवरूपाय भक्तानाम् शिवदायक इदमर्घ्यम् प्रदास्यामि प्रसन्नो भव सर्वदा उमामहेश्वराय नमः इदमर्घ्यम् इदमर्घ्यम् इदमर्घ्यम् இதேபோன்று அம்பிகை சுப்பிரமணியர் சண்டிகேசருக்கு அர்க்யங்கள் மூன்று தடவைகள் கொடுக்க வேண்டும். அனேன அர்க்யப்பிரதானேன பகவான் சர்வதேவாத்மக சபரிவார சாம்ப பரமேஸ்வர பிரியதாம். உபாயனதானம் சாம்பசிவஸ்வரூபஸ்ய பிராமணஸ்ய இதமாசனம் அமீதே கந்தா. தாம்பூலம் தட்சிணை வாயனம் ஆகியவற்றை இந்த மந்திரம் சொல்லி தர வேண்டும். ஹிரண்ய கர்ப்ப கர்ப்பஸ்தம் ஹேம பீஜம் விபாவசோ அனந்த புண்ணிய பலதம் அதஷாந்திம் பிரயச்சமே. இதம் உபாயனம் சதக்ஷிணாஹம் சதாம்பூலம் சாம்பசிவ பிரீத்திம் காமயமானஹ துப்யமஹம் சம்ப்ரததே நமம. ஓம் தத்சத் ப்ரஹ்மார்ப்பணமஸ்து. ஹர ஹர நம பார்வதி பதயே ஹர ஹர மகாதேவ. ஹர ஹர நம பார்வதி பத.